స్వస్తేస్తుతోరసోబ్రాహ్మణేష్వృతం హితం పాపమానేద్దీసందునైవం లోకమథో అమం కామాం సమద్ధయంతు నో దేవీర్దేవైః సమాహితాః ఏన దేవాః పవిత్రేణాత్మానం పునతే సదా ఏన సహస్రధారేణ పాపమాన్యః పూనంతు మాం రాజాపత్యం పవిత్రం సతోద్యామం నిరన్వయం ఏన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమా పునాదు సోమస్వస్త్యావరుణ సమీచ్యా యమో రాజా ప్రవృణాభిః పునాదు మా జాతవేదా మూర్జయంత్యావృణాదు ఋషయస్తు తవస్తేవ సర్వే స్వర్గజిగీషవః తపసస్తపసో గ్రియంతు పాపమానేర్జోబ్రవీత్ జన్మే గర్భే వసత పాపముగ్రం యజ్జాయమానస్య చ కించిదన్యత్ జాతస్య చ యచ్చామి చ వర్ధతో మే తత్పాపమానేభిరహం పూనామి మాతాపిత్రోర్యన్నకృతం వచో మే యస్సా వరం జంగమ మా బభూవ విశ్వస్య తత్ప్రాకృతం వచో మే తత్పాపమానేభిరహం పూనామి గోభ్రాత్తస్కరత్వా శ్రీవధాద్యచ్చగిల్భిరం పాపకం చ చరణేభ్యస్తత్పాపమానేభిరహం పూనామి బ్రహ్మదాత్సురాపానాత్ స్వర్ణస్తే యాదృషమైతున సంగమాత్ గురోర్ద్వారాధిగమనాశ్చ తత్పాపమానేభిరహం పూనామి బాలఘ్నాన్ మాతృపితృవధాత్ భూమి తస్కరాత్ సర్వవర్ణగమనమైతున సంగమాత్ ఆదేభ్యశ్చ ప్రతిగ్రహాత్ సద్యః ప్రహరలి సర్వదుష్కృతం తత్పాపమానేభిరహం పూనామి క్రయవిక్రయాద్యోని దోషాద్ భక్షాద్భోజ్యాత్ ప్రతిగ్రహాద్ అసంభోజనాశ్చాభిర్నిశంసం తత్పాపమానేభిరహం పూనామి దుర్యష్టం దురాధీతం పాపం యచ్చాజ్ఞానతో కృతం అయాజిరాశ్చాసయ్యాజ్యాస్తత్పాపమానేభిరహం పూనామి అమంత్రమన్నం యక్కించూయతే దహుతాసనే సంవత్సరకృతం పాపం తత్పాపమానేభిరహం పూనామి ఋతస్య యోనయో మృతస్య ధామ విశ్వా దేవేభ్యః పుణ్యగంధాః ఆనాపప్రవహందు పాపం శుద్ధా గచ్ఛామి సుకృతామలోకం తత్పాపమానేభిరహం పూనామి పాపవాణీస్వస్తయనీర్యాభిర్గచ్చతి నాంతనం పుణ్యాంశ భక్షాన్ భక్షయత్యమృతత్వం చ గచ్చతి పాపవాణీః పితరేం దేవాన్ ధ్యాయేద్యశ్చ సరస్వతీ పితరేం తస్యోపవర్తే క్షీరం సర్పిర్మధూదకం పాపమానం పరం బ్రహ్మ శుక్రం జ్యోతిః సనాతనం ేం తస్యోపతిష్టేత క్షీరం సర్పిర్మధూదకం పాపమానం పరం బ్రహ్మయే పఠంతి మనీషీణ సప్తజన్మ భవేద్భిర్బ్రోధరాడ్యో వేదపారయః దశోద్ధరాన్నృజాంశైవ పాపమాని శతాని షట్ ఏతజ్జుహ్వం జపేన్మంత్రం ఘోరం మృత్యుభయం భవేత్ ేవచ్చాధూమందయంతమోషందరయుషదో వచనాభందూదభిః పరిశ్రుతముశ్రియా నిర్మిదందిరే సరోరోపదభి పూర్వా అధిక్రదను భారుర శ్రథయన్ స్వాదతే హరిః తిరః పవిత్రం పరియన్నురజ్రయో నిసర్యాని దధతే దేవావరం యోమవేయమ్యా సంయతే మదస్వాకం వృధాపయసా బింభదక్షీతా మహీయాపాదే రజసి వివేవీ దదభివ్రజన్నక్షీతం పాద ఆదదే సమాతరా విచరన్ పాదయన్ నమః ప్రమేధీరస్వధయా బిన్వదే పదం అంశుర్యవేన విభిషే యతో నభిస్సం జామిభిర్న సే రక్షతే శిరాః సందక్షేణ మనసా జాయతే కవిర్హృతస్య గర్భో నిహీతో యమాపరః యూనాః సంతా ప్రథమం విజజ్ఞ దుర్గుహాహితం జనీమనేమముద్యతం మంత్రస్య రూపం వివిధర్మనీషిణశ్యేలో జదంతో అభరత్పరాపతాః సమ్మర్జయంత సుహృతం నదీష్వాసంతంశుం పారయంత మృగ్మియం ఆమ్లేజంతి దశయోషనస్సుతం సోపరిషేభిర్మతిభిర్దేతిభిర్హితం అవ్యోవారేభిరుత దేవభూతిభిర్నభిర్యతో వాజమాదర్ణి సాతలే పరిప్రయంతం వయ్యం సుషంసదం సోమం మనీషా అభ్యనోషదస్తుభా యోగారయా మధూమా ఓర్మిణా దివయ్యర్తివాచం గయిషాలమర్త్యః అయం దివయీయర్తి విశ్వమానజః సోమః పురాణః కలశేషు సీదతి అర్భిర్గోభిర్మృజ్జతే అద్రిభిః సుతః పురాణ ఇందుర్వరీవో విదద్రియం ఏవానః సోమ పరిషిచ్యమానోమజో దదశ్చిత్రతమం భవస్వ అద్వేషేద్యావా పృథివీ హూమేమ దేవా దత్తరయిమస్మే సువీరం ఇషర్నధన్వన్ ప్రతిధీయతే మతిర్వత్సో న మాతురుపా సద్యూధని ఉదహారే వదుహే అగ్ర ఆయత్య సవ్రతేష్వపి సోమయిష్యతే మతిపృచ్చతే సిచ్యతే మధు మంద్రాజనీ శోదతే అంతరాసని అపమానస్సంతని ప్రఘ్నతామీవ మధూమాన్ రప్స పరివారమర్షతి అవ్యే వధూరుపమతే పరిత్వతి శ్రధ్నీతే నత్తీరీతే ఋతం జతే హరీరక్రాణ్యజత సంయతో మదో నృమ్నాసి సా నో మహిషో న శోభతే ఉక్షామీ మాది ప్రదీయంతి ధేనవో దేవస్య దేవీరుపాయంతి నిష్కృతం అత్యక్రమేదర్జునం వారమవ్యయమత్కన్న నిక్తం పరిసోమో అవ్యత అనుక్తే నరుష నామాస సాహరిణమర్త్యో నిర్నిజాన పరివ్యత దివస్పృష్టం బర్హనా నిర్నిజే కృతోపస్తరణం జంబోర్న భస్మజం సూర్యస్యేవ రస్మయో ద్రావయిత్నవో మత్సరాస ప్రసుభ సాకమీరతే అనంతం రథం పరిసర్గా స ఆశభోనేంద్రాధృతే పవతే ధామ కించన సింధోరివ ప్రవణే నిమ్న ఆశభో వృషచ్చు తామదాసో గాతుమాసత షన్నో నిమేషే ద్విపదే చతుష్పదే స్మేవాజా సోమతిష్టంతు కృష్టజా ఆనఃపవస్వసో మద్భిరన్ వదస్వా మద్గో మధ్యమవత్సువీర్యం యూయం నిశోమపితరో మమస్తన దివో మూర్ధాన ప్రస్థితామయస్కృతాః ఏతే సోమాః పవమానా స ఇంద్రం రథా ఇవ ప్రజాయుః సాదిమచ్చ సుదాః పవిత్రమతీయం దివ్యం హిత్వీవవ్రిం హరితో వృష్టిమచ్చ ఇందవింద్రాయ బృహతే వస్తమృీకోహనభ్యోషాదా భరా చంద్రాణి గృణతే వసూని దేవైర్ద్యా వాచివీ ప్రావతమ్మస్మై సప్తే నవో దుఃఖ్రే సత్యాభాసిరం పూర్వ్యే వ్యోమని చత్వార్యన్యా భువనాని నిర్నిజే చారూ నిజగ్రేజృతైరవర్ధత సమిక్షమానో అమృతస్య చారూ న భుభేద్యా వా కావ్యేనా విశస్రతే ఏ జిష్టా అపోమంగనా పరింజతయదీ దేవస్య శ్రమసాసదో విదుః ే అస్య సంతు కేతమో మృత్యమోదాభ్యాసో జనుషీ ఉభే అను దేభిర్నృమ్ణా చ దేవ్యా చ పునరాదిద్రాజానం మననా అగృభ్రత సంహృజ్యమానో దశభిః సుకర్మభిః ప్రమధ్యమాసో మాతృషు ప్రమేశ చ ీపానో అమృతస్య చారూ నభుభే నృతక్షానోపశ్యతే విశౌ సమర్మృజానయ్రియాయ సమోభే అంతారోదసీ హర్షతే హిత మృషాసుష్ణే న బాధతే విదుర్మదీరాదేశానస్తర్గహేవ సుహృదాః సమాతరాగదృశానభుశ్రియో నానదేతి మరుతామివ స్వనః జానందృతం ప్రథమం యత్స్వన్నరం ప్రశస్తజేకమవృణీత సుక్రతోః ద్రుపదీ భీమో వృషభస్తభిష్యజాశృంగేషిషా నో హరిణీ విచక్షణః ఆయో నింసోమస్సుకృతం నిషీదతి గవ్యయీ త్వగ్భవతి నిర్నిగవ్యయీః సుజఃపునానస్తన్వమరేవ సమవ్యే హరిర్న్యధావిష్టసానవి దుష్టో మిత్రాయ వరుణాయ వాజవే త్రిధాతు మధుక్రియతే సుకర్మభిః అవస్వ సోమదేవీతయే వృషేంద్రస్య హార్దీ సోమదానమావీశ పురాణో బాధాద్దూరిరాదీపారయక్షేత్ర విద్యుదిషా విపృచ్చతే ఇదో న సప్తీరభివాజ భరుషేంద్రస్యేందో జఠరమాపవస్వ నారాణసింధుమతీ వర్షి విద్వాంశూరో న యుద్ధన్నవనో నిదస్పాహ ఆదక్షిణా సృజ్యతే సృష్ణ్యా ఆసతం వేది ద్రుహో రక్షసపాదిజాగ్రీభిః హరిరోపసంగృణుతేన భస్మజముపస్థితే చంబోర్బ్రహ్మ నిర్నిజే ప్రకృష్టిహేవ సూషయే తిరోరుపదసూర్యా అంబర్ణం నిరీణీతే అశ్యతం జగాదివ్రిం పితురే బహిష్కృతముపప్రుతం కృణుతే నిర్నిజంతనా అద్రీభిః శ్రుతః పర్వతే గభశ్చోర్షాయతే నభసా పేపతే మతీ సమోదతేన సతే సాధతే గిరానే నిక్తే అప్సు యజతే పరీమణి పరిద్యుక్షం సహస పర్వతావృతం మధ్వస్సింజంతి హర్మ్యస్య సక్షణిం ఆయస్మిన్ గావః సుహృదాదభూతాని ఊర్ధ్వం క్షేణంత్యగ్రియం వరీమభిః సమీర ఛన్న భురుజో రహేష తదసస్వసారో అదీతే రూపస్థా జిగాదు వజ్రయ దిగోరభీచ్యం పదం యదస్య మతుథా అజీగరన్ శేనో నయో నింసదనం ధియా కృతం హిరణ్యయమాసదం దేవయేషతి ఏరీరంతి పరిహిష ప్రియం గిరా సోరదేవాప్యేది యజ్ఞియా పరావ్యక్తో అరుడో దివః కవిర్మృషా త్రిపృష్టో నవిష్టగా అభి సగసీతి పరాయతీ రేభో న భూర్వీరుషసో విరాజతి ఏషం రూపం త్రేణుతే వర్ణో అస్య సయద్రాస యత్సమృదాసేధరతి శ్రుతః అప్సాయాదిస్వధయా దీవ్యంజనం సంసుష్ఠుతీన స తే సంగో అగ్రయా ఉక్షేప యూథా పరియన్నీదిద్విషీరధిత సూర్యస్య దివ్యః సోపర్ణవదక్షదక్షాం సోమః పరిక్రదూనాపశ్యతేజాః హరిం మృజంజర్షో నయుజ్యతే సంధేనుభిః కలసే సోమో అజ్యతే उद्वाच वीरयति हिन्वते मतीपोरुष्टुतस्य कदीचित् परिप्रियाः साकम् वदन्ति बहवो मनीषि न इन्द्रस्य सोमम् जठरे यदा गुः यदि व्रजन्ति सुखभस्तयो नरस्य नीलाभिर्दसभिः काम्यम् वसु अरममानो अत्येदिगा अभिसूर्यस्य प्रियम् दुहितस्थिरो रमम् अन्वस्मै जोषमभरद्रिणम् कृतस्सम् द्वयीभिस्वसृभिः क्षेति जामिभिः ऋतो अद्रेषुतो बर्हिषु प्रियः पतिर्गवाम् प्रतिभगेन्दुर्ऋद्विजाः वन्दि वाम् मनोषो यज्ञसाधनः सुचद्धिजा पावते सोमा इन्द्रते भ्याम् चोदितो धारया सुतो रश्वतम् पावते सोमा इन्द्रते आप्राक्रतोम् समजैरध्वरे मदीर्वेर्न दृढश्चम्बो ओरास दद्धरीः अंसम् दोहन्ति स्तनयम् दमक्षीरम् कविम् कवयोपसो मनीषिणाः समीगावो मतयो यन्ति संयत ऋतस्य यो नासदने पुनर्भुवाः नाभा पृथिव्या धरुणो महो दिवो ओपामोर्मौ सिन्धुष्वन्दरुक्षितः इन्द्रस्य वज्रो वृषभो विभूव सुसोमो हृदेवते चारु मत्सरः सदोपावस्वपरिपार्थिवम् रजस्तोत्रे शिक्षन्नाधोन्मते च शुक्रतो मानो निर्भाग्वसूनः स्वादनस्पृशो रजम् विषङ्गम् बहुलम् वासीमहि आदूना इन्दो सदधा त्वश्यम् सहस्रधातुपसुमद्धिरण्यवत् उपवास्व बृहतीरेव धीरिषोधिस्तोत्रस्य पवमाननो गहि श्रक्वे द्रप्सस्य दमनः समस्वरम् हृदस्य यो नासमरन्दनाभयः त्रेन् समूर्ध्नो असूरश्चक्र आरभे सत्यस्य नामः सुकृतमवीपरन् सम्यक् संयन्तो महिलाहेतत सिन्धोरोर्मावधिवेनावीविपन् मधोर्धाराभिर्जनयन् अर्कमे त्रिजामिन्द्रस्य तन्वामविवृधन् पवित्रवन्तः परिवाचमासते पितैषाम् रत्नो अभिरक्षति व्रतम् अहस मुद्रम् वरुणस्तिरोदधे धीरायुच्छे गुर्धरुणेष्वारभम् सहस्रधारे भते समस्वरम् दिवो नाके मधुजिह्वासश्चताः अस्य स्पसो न निमेषम् दिभूर्नायः पदे पदे पाशिनः सन्ति सेतवः विदुर्मातुरध्याये समस्वरम् ऋता शोचन्तः सन्दहन्तो अव्रतान् इन्द्रद्विष्टामपदमन्ति भाजयात्वचमसिग्नीम् भूमानो दिवस्परि रत्नान्मानादध्याये समस्वरान् श्लोकायम् दासो लभसस्य मन्दवः अवानक्षासो दधिराहासदृतस्य पन्थाम् नदरन्ति दुष्कृताः सहस्रधारे विदधे पवित्रावाचम् पुनन्ति कवयो मनीषिणाः रुद्रादयेषामिषिरासो अद्रुहस्पसस्पञ्च सुदृशो नृचक्षसः ऋतस्य गोपानदभाय शुक्रतस्त्रेष पवित्रा हृद्या अन्तराधते विद्वान् स विश्वाभुवनाभिपश्यत्यवाजुष्टान्निध्यति कर्ते अव्रतान् ऋतस्य तम् दुर्विदतः पवित्रा जिह्वाजा अग्रे वरुणस्य मायया धीरास्तित्सत्समिनक्षन्तः सदात्रा कर्तमवपदात्यप्रभुः शशन्न जातो वचक्रतद्वने स्वार्यद्वाज्यरुढशिषा सति दिभोरेत सासजते पजो वृधातमीमहे सुभति शर्म सप्रथाः జివోయస్కంభోధరుణస్వా తూర్ణ అంశ పర్యేతి విశ్వత సేమే మహీరోదీయక్షతావృధా సమీచీనే ధాధారసమిడ కవి మహేత్సరస్సుకృతం సౌమ్యం మధుర్వీ గవ్యో దిలీతేర్ణతంజతే ఆత్మన్వన్నభో దుహ్యతే ఘృతం పచ ఘృతస్య నాభిరమృతం విజాయతే సమీచీరా సురానవః ప్రీణంతి తం నరో హితమవమేహంతి పేరవః ీధ్వంసస్య చ మానవూర్మిణా దేవాంమనూషే పిండసి త్వజం తిగర్భమదీతే రూపస్థాయేన తోకంచతనాయం దధామహే సహస్రధారే భతాసశ్చతస్తృతీయే సంతురచసి ప్రజావతీ చతస్రో నాభో నిహిత అవో దివో హవిర్భరం జమృతం ృతశ్చురా ఛేదం రూపం కృణుదేయత్సిషా సతి సోమోభీడ్వా అసూరో వేద భూమన ఇరాసమీ సజదేశేమభిద్రవద్దివస్కవందమవదర్షదుద్రిణం అధశ్వేతం కలసం గోభీ రక్తం కాష్మన్నా భాజ్యక్రమే సవాన్ ఆహిన్విరేవే భయం దక్షీవతే సతహీ మాయగోనా అద్భిస్వామపృజానస్ తేరసో వ్యోమానం విపమమానధావతి ప్రవర్జమానః కవిభిర్మదిందమశ్వదస్వేంద్రాయ పవమాన పీతయే అభిప్రియాణీ పవతే జనో హితో నామాని యక్వో అధియేషు వద్ధతే సూర్యస్య బృహతో బృహన్నధిరథం విశ్వం చ మరుహద్విచక్షణః ఋతస్య జిహ్వాపవతే మధుప్రియం వత్సాపతిర్ధియో అస్యాదాభ్యః దధాదిపుత్రః పిత్రోరపీచ్యా అన్నామ తృతీయమధీరోచనే దివః అవద్యుధానః కలశాన్నచిక్రదన్నృభిర్యేమానః కోశాహిరణ్యజే అభీమృతస్య దోహనా అనూషదాచిత్రిపృష్టభుషసో విరాజతి అద్రీభిః సుతో మతిభిష్టనో హిత ప్రరోచయన్ రోదసీ మాతరా శుచీః రోమాణ్యవ్యా సమయా విధావధిమధోర్ధారా బింబమానా దివే దీవే అరీ సోమ ప్రధల్వా స్వస్తయేర్భిః పురాణో అభివాసయాశిరం ఏతే మదా ఆహణసో విహాయ సస్తేభిరింద్రం చోదయదాతవే మఘం భద్రం నో అపి వాదయమనాః హరిః ఓం ధర్తాదివః పవతే కృత్యో రసో దక్షో దేవానామనుమాద్యోనృభిః అరైసృజానో అత్యోన సత్వభిర్వృథాపాజాంసి గణతే నదీష్వా సూరో న దత్తాయుధాగమస్యోస్వా అశిషా సంరథిరోగవిష్టిషు ఇంద్రశ్చతుష్మీరయన్నపస్యుభిరిందర్యన్వానో అజ్జతే మనీషిభిః ఇంద్రస్య సోమపవమానభూర్మిణాద విశ్రమానో జఠరేష్వాబీష ప్రణః పిన్వ విద్యుదభ్రే వరోదసీయానవాజాం ఉపమాసి సస్వతః విశ్వస్య రాజా పవతే స్వర్దిశరితస్య ధీతివృషిషాణవీవసత్ సూర్యశాశీరేణ విద్యతే పితామధీనామ సమష్టకావ్యః ఋషేవయూత పరిగోసమర్షస్య పాముపస్థే వృషభక్కణి క్రదత్ సరింద్రాయ పవసే మత్సరింద భో యథా జేషామ సమిధే తోదయః ఏన ప్రకోశే మధూమాజిక్రదలింద్రస్య వజ్రో వపూషో వపుష్కరః అభివృతస్య సుదుఘా ఘృతశ్చ్యుతో భాస్రార్డంతి పజసే మధేనవాః సపూర్యః పవతే యంతి వస్మరిష్యేనో మధాయతి శిరస్థిరో రజాః సమద్భాయోవదేవీ జానయత్కృశానోరస్తర్మనసాహిభ్యుషా తేన పూర్వా సగుపరాసయిందవో మహేవాజాయధన్వంతు గోమాతే ఈక్షేణ్యాసోహ్యోనచారవో బ్రహ్మ బ్రహ్మజేజోజుర్హవిర్హవిః అజన్మా విద్వాద్వరుష్యత ఇందుః సత్రాజామనసా పురష్ఠుతః ఇనశ్రయస్సదే గర్భమాదేగవామరుబ్జమభ్యర్షజవ్రజం చక్రర్దివ పవదే కృత్యోరసో మహాలబ్ధో వరుణో హురుగ్యతే మిత్రజనేషు యజ్ఞోనూతేషయ కనిక్రదలి రాజావాచం జనయన్నశిష్యతపోపసాన అభిగాయీ యక్షతి రిప్నాదిరిప్నమవీరస్ తాన్వా శుద్ధో దేవానాముపజాతి నిష్కృతం ఇంద్రాయ సోమపరీషిచ్యసే నృభిర్మిదక్షా భూర్మిః కవిరజ్యసేవనే భూర్వీర్హితే శృతయః సంతి జాతవే సహస్రమస్వాహరాయశ్చ భూషదాః సముద్రియా అప్సరసో మనీషి నమాసీనా అంతరపి సోమవక్షరన్ ఆయీర్మ్యున్వంతి హంగస్య సక్షణిం జాచందే సుమ్నం భవమానమక్షీతం గోజిన్నః సోమో రథజిద్ధీరన్యజత్స్వర్జితబ్జత్మామతే సహస్రజిత్ యం దేవాసశ్చక్రిరే పీతలే వదం స్వాదిష్టం ధప్సమరుణం మాజో భువం ఏదారీ సోమపవమానో అస్మయస్ సత్యాని గృణ్వన్ద్రవీణాన్యర్షసి యకి శత్రో మంతికే దూరకే జయ ఉర్వీం గవ్యోజిమభయం జనస్కృతి అశోదసో నోదన్ బంతింద వక్సూ బాణాసో బృహద్దీపేషు హరజః విజనసన్నజిషో అరాధయోర్యో నసంతసనీషంతనోధియాః ప్రణోధన్ పంతింద వోమదచ్యుతోధనా వాజేభిరర్వతోజునీపసి శిరోమర్తశ్చకస్య జిత్పరిహృదిం భయంధనాని విశ్వధా భరేమహి ఉదస్వస్యా అరాత్యా హరిర్గిడ ఉదాన్యస్యా అరాత్యా వృగోగిడః దన్వన్న దృష్టా సమవీతత అభిసోమ జిహి పవమాన దురాధ్యాః దివిదే నాభా పరమోయాదే పృథివ్యాస్తేరుహస్సాన విక్షిపాః అద్రాయస్వామప్సదిగోరధిపచ్చా అప్సుత్వాహస్తైర్దుర్మనీషిణాః ఏవాద ఇందో శుభ్రం సువేశ సంరసం గుంజంతి ప్రథమాభిశ్రియాః ఇదం నిరంబవమాననిదారిష ఆవిష్టే సుష్మో భవదు ప్రియో మదాః సోమస్య ధారా భవతే విచక్షసరితేన దేవాన్నాభజే దివస్పతి బృహస్పతే రమథేన విజిజ్యుతే సముద్రా సోనసమానాని వివ్యచుః జిన్వాజిన్నోషదాయోహతంజో నివారోహిద్యుమాన్ మగో నామాయ ప్రచరం మహేశ్రవీంద్రాయ సోమపవసే విషామదాః దేంద్రస్య గుక్షాపవసే మదింద మగోర్జంబసానశ్రవసే సుమంగళాః ప్రత్యాంస విశ్వాభువనాభిపప్రచేలంగరిరత్యస్యందతే వృషా సంపా దేవేభ్యో మధుమత్తమన్నరసహస్రధారం దుగదేన సక్షిపాః ప్రచ్యూతో విశ్వాం దేవాస్వ సహస్రజిత్ సంస్తి మధుబంధవద్వేర్జుహం జత్సవేషబంద సక్షిపా ఇంద్రం సోమపాదయం దేవ్యంజనం సింధో విభోర్మి పవమానో అర్షసి రసోమస్య పవమానస్యోర్మయ ఇంద్రస్య యంతి జఠరం సుపేశసః దధ్నాయ ధీమున్నీతాయ ససాగవాం దానాయ శూరముతమందిషస్సుతాః అచ్చాహి సోమ కలశాంగశిష్యతరద్యో నమూఢా రఘువర్త నిర్మృఢా అథా దేవానాముపయస్య జన్మానో విద్వాంగశ్రోత్యముదయితశ్చ యత్ ఆనస్సామపవమానః కిరావస్మిన్ సోమ మఘవారాధసోమః శిక్షాపయోధోపసభేషు జయతు నామానో గజమానే అస్మత్పరాసిజ ఆనః పూటాపవమానః సురాదయో మిత్రో గచ్చన్యుమరూనః సజోషసః బృహస్పతిర్మరుతో భాజురశ్వినా త్వష్టా సవితా సుజభా సరస్వతీ ేద్యా పృథివీ విశ్వమిన్వే అర్యమా దేవో అదీతిర్విధాత భగోర్ంస ఉర్వా అంతరిక్షం విశ్వే దేవా పవమానం జుషంత అసాదిశోమో అర్షో వృషాహరీరాజే పదస్మో అభిగా చిక్రదత్ పురాణో వారం పర్యేత్యవ్యయం శేనో నయోనిం ఘతవంతమాసదం కవిర్వేదశ్చాపర్యే శివాహీనమత్యో నమృష్టో అభివాచమర్షసి అవసేధం దురితాసో మమృణయ ఘృతం వసానః పరీయాసి నిర్నిజం పర్జన్యః పితామహిటశ్చ పర్ణినో నాభా పృథివ్యా గిరిషుక్షయం దధే సారాపో అభిగాసరాన్ సంగ్రామభిర్నసతే భేదే అధ్వరే యాజే భవత్యావధి సేవ మంఘసే వర్జాజా గర్భసృణిః ప్రవీమితే అంతర్వాళీష ప్రచరాసు జీవసే నింజో విజనే సోమజాగ్రిః యథా పూర్వేభ్యస్త దశా అమృద్రస్సహస్రసా పర్యయా వాజమిందో దేవాపవస్త సువితా జనవ్య సేతమం వ్రతమన్నాపస్వజంతే పవిత్రం దేవితదం బ్రహ్మణస్పతే ప్రభుర్నాత్రాది పర్యేషి విశ్వతః అదప్తతనోర్నదామో అశ్రుదే సుదాధయిద్వహం తస్తత్సమాసత పవిత్రం విదదం దివస్పతే శోచందో అశ్వదంత భోగ్యశిరన్ అమంజస్య పవీతాల మాసవో దివస్పృష్టమధి తిష్టంతి చేతసా అరోరుచదుషస ప్రశ్నేరగ్ర్య ముక్షావీభర్తి భువనాని వాజయుః మాయా మమిరే అస్య మాయయా నృజక్షస పితరో గర్భమాదధు గంధర్వ ఇచ్ఛావదవస్య రక్షతి పాతి దేవానాం దినీవాన్యద్భూతః గర్భ్నాదీర్ఘం నిజయా నిధావతి సుకృత మా మధూరో భక్షమాసత అభిర్హవిష్మోమహి సద్వదేవ్యం నభోపసా నః పరీయాస్య ధ్వరం రాజా పవిత్రరథో వాజమారోహ సహస్రభిష్టహృదయశిశ్రవో బృహత్ అమస్వదేవమాదనో వితర్షనిరప్సా ఇంద్రాయ వరుణాయ వాజవే ృధీయో అద్యవనీవ స్వస్తి మధురక్షిలోజనం ఆయస్తస్థో భువనాన్యమత్యో విశ్వాని సోమత్పరితాన్యర్షతి గృణ్వాన్ సంధృతం విధృతమభిష్ట జయింద్రశ్రిడక్యుడ సన్న సూర్యా ఆయోగో విసృజ్యతమోషధీష్ దేవానాం సున్న విషయన్ముపావసు ఆ విద్యుదాపవతే ధారయా సుత ఇంద్రం సోమో మాదయం దైవ్యంజనం జేడస్య సోమః పవతే సహస్రజిద్ధిం బాణో వాచ విషిరామూఢద్భుతం ఇంద్రస్వముద్రముదీయత్తి వాయుభిరేంద్రస్య హార్దీ కలశేషు సీదతి అవిద్యం గావప్పజ సాపజో వృధం క్రీణంతి మదిభిః స్వర్విదం ధనంజయ పావతే గ్రహ్యోనసో విప్రః కవిః కావ్యేనాశ్వర్చనాః ఇంద్రాయ సో వసుషు తత్పరిశ్రమాపామీ వా భవతు రక్షసాసః మా దేరసస్య వత్స తద్వయా వినో ద్రవీణ స్వంత ఇహ సంపిందవః అస్మాన్ స వర్జే పవమాన చోదయక్షో దేవానామసి ప్రియో మదః ఇహి శత్రోంద్రభ్యాబంధనాయతేంద్ర సోమమ నో వృధో జిహి అదబ్ధ ఇందోపవసే మదింతమ ఆత్మేంద్రస్య భవసి దాశరుత్తమః అవిశ్వరంది బహవో మనీషిణో రాజానమస్య భువనస్య నింసతే సహస్రాణీతః సదధారో అద్భుత ఇంద్రాయేంద్రః పవతే కామ్యం మధు జయం క్షేత్రమభ్యర్ఢాజయన్ నవగురుం నో ఘాతుం కృణ సోమమీడ్వః కణిక్రదత్కలసే గోభీరజ్జసేవ్యాజయనం సమయావారవర్షసి మృజ్యమానో అత్యోనసానసిలింద్రస్య సోమజఠరే సమక్షరః స్వాదుప్రవస్వ దివ్యాయ జన్మానే స్వాదురింద్రాయ సుభవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ భాజవే బృహస్పతజే మధుమాంగలాభ్యః సత్యం మృజంతి కలసేద సక్షిభ ప్రవిప్రామదయో వాచీరతే అవమానా అభ్యర్ఢంతి దుష్టుతిమేంద్రం విశంతి మధిరాస ఇంద్రవః అవమానో అభ్యర్ఢా సువీర్య ముర్వీం గవ్యోతిం మహి శర్మ సప్రథాః అస్య పరీషోదిలీశతేందోజయే మత్వజాధనం ధనం అదిద్యావస్థాదృషవో వీజక్షణోరోరుతద్విజిమోరోచరాకవిః రాజా పవిత్రమధ్యే దురోరోమద్యమస్పీయూషం దుహతే నృచక్షసః ఇవో నాకే మధూ జిహ్వా అసశ్చతో భేనాదూహం చుక్షరం గిరిష్ఠా అసృద్రత్సం వా దానం స ముద్రా సింధో రోర్మా మధూమంతం పవిత్ర నాకే సుపర్ణముపవత్తి వాం సంగిరో భేనామగ్రవంత పూర్వీ శిశుం దేహంది మదయ పని ప్రదం నిరణ్యయం సగుణం క్షామ నిష్టాగంధర్వో అధిరాగే అస్థాద్విశ్వారూపాత్రిలక్షాణోస్య భానుః శుక్రేణ సోదిషాభ్యోత్ప్రారోరుజద్రోదసీ మాతరా శుచిః రథ ఆసవః పవమానధీజోమదా అరిడంతి రఘుజాజీ పద్మనా దివ్యాసు పర్ణామధుమందయిందోమదిందమాసత్పరివాశమాసతే తదేమదా సోమధిరాజ ఆసవో దృక్షదరచ్చా సోయథా పృథక్ జేర్న భత్సం భజ సాభి వజ్రణమిందమిందోమధుమంద భూర్మజా అత్యో నహి జానో అభివాజ వర్ణ స్వర్వికోసం దివో అద్రీమాదరం పవిత్రే అధిధానో అవ్యజే సోమః పురాణ ఇంద్రియాజసే ప్రతాశ్వినే పవమానధీజమో దివ్యాశ్రగ్రహన్ భజ సాధరీమణి ప్రాంతరీరదృక్షతేత్వా భజంత్రిషిషాన వేధసాః నిస్సాధామాని విశ్వచక్షర్భాస ప్రభోస్తే సతః పరీయంతి కేతవాః యానసి పాపశేషోపధర్మాభిపదర్విశ్వశ్చభువానశ్చ రాజసి ఉభయతఃపమానశ్చ రశ్మయో ధ్రువస్య సతఃపనీయంతి కేతవాః పవిత్రే అధిర్వ్యజేహరిసత్తారియోనా కలశేషు సీదతి యజ్ఞస్య కేతుఃపాపదేష్వధ్వరః సోమో దేవానాముపజాతి నిష్కృతం సహస్రధారః పరికోశవర్షది వృషా పవిత్రమత్యే తిరోరూపత్ రాజా సముద్రం నద్యో వికాశతే పామూర్మిం సాధతే సింధూరుశ్రుతః మధ్యస్థాశ్చానుపమానో అవ్యయం నాభా పృథివ్యా ధరుణో మహో దివః దివో నసానస్తనయం నచక్రదద్యౌస్తయస్య పృథివీ చ ధర్మాభిః ఇంద్రస్య సఖ్యం పావతే విభేవీ తత్సోమః పునారః కలశేషు సీదతి జ్యోతిర్యజ్ఞస్య పవతే మధు ప్రియం పితా దేవానాం జనితా విభూవసుః తిరత్నం సుతయోరభీచ్యం మదింతమోమత్సరైంద్రియోరసాః అభిక్రందం కలసం వాజ్యర్షధిపతిర్దివశ్వతధారో వికక్షణః హరిర్మిత్రస్య సదానేషు సీదతిమర్మృగానో నిభిః సింధుభిర్మృగాః అగ్రే సింధూనాం పవమానో అర్హత్యగ్రే వాచో అగ్రియోగోషు గచ్చతి అగ్రే వాజస్య భజతే మహాధనం స్వాయుధ స్వోతృభిః పూయతే వృషా అయం మతవాంచ గుణో యథా హితో వ్యే సదా పవమాన భూర్మిరా తవక్రద్వారోజీ అంతరాకేషు జర్ధియా పాపతే సోమ ఇంద్రతే నాబింబసానో యజతో దీవిస్మృతమంతరిక్ష ప్రాభువానేష్వర్పీతః స్వర్జజ్ఞానో నభసాభ్యక్రమేత్ ప్రత్రమస్య విదరమావీవాసతి సో అస్య విషేమహి సర్వ యచ్ఛతి యో అస్య ధామ ప్రథమం యానసే పరంగతస్య పరమే వ్యో మన్యతో విశ్వా అభిసంజ్ఞాతిసంజ్ఞతాః రోహాయాసీరేంద్రవింద్రశ్చ నిష్కృతం సఖా సఖ్యర్న ప్రమీనాతి సంగిరం పర్యాయివ యువతిభిస్ సమర్షతి సోమః కలశే సతయాం నాపథా ప్రబోధియో మంత్రయువో విపన్యవః పనశ్యవః సంవసానేష్వక్రమః సోమం మనీషా అభ్యనోషదస్తు భోభిధేన వప్పజసేమశిశ్రయుః ఆనస్వపసంజనం విప్యుషేమిషమిందోపవస్వపవమానో అశ్రుధం యానోదోహజేర్హన్నసస్తుషీష్వద్వాజవన్మధుమత్సురీరం ఋషామదీనాం పవతే విచక్షణ సోమో అన్న ప్రదీకోషసో దివః క్రాణాసింధూనాం కలసాంగమేవ సదింద్రస్య హార్ద్యా విషన్మనీషిభిః మనీషిభిః పవతే భూర్యః కవిర్నృభిర్యతః పరికోశాంగజిక్రదత్ మృతస్య నామ జనయన్మధుక్రదరింద్రస్య వాయో సఖ్యాయ కర్తవ్యే అయం పూనానభుషసో విరోచయతయం సింధుభ్యోభవద్లోకృత్ అయం దృశ్శబ్దూదుహాన ఆశిరం సోమో హృదే పవతే చారు మత్సరః సమస్వ సోమ దివ్యేషు ధామాసుశ్రానయిందో కలశే పవిత్రః శ్రీధన్వింద్రస్య జఠరే కణిక్రదన్నృభిర్యతః సూర్యమారోహయో దివి అద్రిభిః సుతః పవసే పవిత్రాంగింద్రస్య జఠరేష్వాభిషన్ తం విచక్షాభవో విచక్షణ సోమ గోత్రమంగీరోభ్యో వృణోరప స్వాం సోమపవమానం స్వాధ్యో న విప్రాసో అవదన్న పశ్యవాహ పర్ణ ఆభరద్దివస్పరీందో విశ్వాభిర్మతిభిః పరిష్కృతం అవ్యే పునారం బలివార పూర్మిహరిం నవందే అభి సప్తదే నవాహ అపారుపస్థే అధ్యాయవః కవిర్మృతశ్చ యో నామ హిరాహేషతః.